ఏ శ్రీరామ్, శ్రీరామ శరణం మమ. భాగవతులారా, శ్రీమద్ రామాయణంలో 9 సర్గలు అయిపోయినవి, 10వ సర్గలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఋష్యశృంగుడు రోమపాదుని పట్టణానికి ఎలా వచ్చాడు అనేది వివరంగా చెప్పమని అడిగితే చెప్తూ ఉన్నాడు సుమంత్రుడు. సుమంత్రశ్చ ఉదితో రాజ్ఞ ప్రోవాచ ఇదం వచస్తథ యధర్శ్రశృంగస్త్వానీత శృణు మే మంత్రిభిః సహ తన్మే నిగదత సర్వం విస్తరేణ శృణుష్వ. దశరథ చక్రవర్తి వివరంగా చెప్పమని అడిగితే అలాగేను అని చెప్పి వినండి. ఆనాడు ఆ సనత్కుమార మహర్షి చెప్పినటువంటి విషయం ఇది, నేను తెలుసుకున్నది కూడా చెప్తున్నాను. రోమపాదము వాచేదం సహామాచ్య పురోహిత ఉపాయో నిరపాయోయం అస్మాభిరభిచింతిత ఋష్యశృంగో వనచర తపస్వాధ్యాయనేరత. వారు ఒక ఉపాయాన్ని చెప్పారు రోమపాదునికి మంత్రులు. మేము వెళ్ళలేము, పురుషులు కూడా కాదు, స్త్రీలు గణికలు వేశ్యలైతే చాలా బాగుంటుంది. వారి యొక్క నైపుణ్యము వేరు, చతుర వచనములు వారి చేష్టలు కూడా తీసుకురాగలిగేట్లుగా ఉంటాయి. ఆ ఋష్యశృంగుడు వనచరుడు అంటే అడవుల్లో తప్ప నగరాల్లో అసలు ఏనాడు తిరగలేదు. ఆయనకి స్త్రీలు పురుషుల్ని కూడా చూడలేదు. తపస్సు స్వాధ్యాయము అదే పని ఆయనకి. అనభిజ్ఞస్స నారీణాం విషయాణాం సుఖస్య చ ఇంద్రియార్థైరభిమతైర్నర చిత్త ప్రమాదివిహి. ఇంద్రియార్థముల చేత నరులు ప్రమాదాలు పొందుతూ ఉంటారు, కానీ అతడు అనభిజ్ఞుడు, అసలు ఏమీ తెలియదు పాపం ఆయనకి. పురమానాయ మహాక్షిప్రంచ అధ్యవసీయతాం గణికాస్తత్ర గచ్చంతు రూపవచ్చస్వలంకృతాః ప్రలోభ్య వివిధోపాయైరానేష్యంతీహ సత్కృతాః శ్రుత్వా తథేచి తథేతి రాజా చ ప్రచువాచ పురోహితం పురోహితో మంత్రిణశ్చ తథా చక్రుశ్చ తే తథా వారముఖ్యాశ్చ తచ్చృత్వా వనం ప్రవివిశుర్మహతు. అలా ఆ గణికలను పిలిపించి చెప్పారు. వారు అలాగే ప్రయత్నం చేస్తాం అని చెప్పి వెళ్ళారు. వారు వనంలో ప్రవేశించారు. ఆశ్రమస్య అవిదూరే అస్మిన్ యత్నం కుర్వంతి దర్శనే ఋషిపుత్రస్య ధీరస్య నిత్యం ఆశ్రమవాసినః పితుస్స నిత్య సంతుష్టో నాతిచక్రామచాశ్రమాతు నతేన జన్మ ప్రభృతి దృష్టపూర్వం తపస్వినా స్త్రీవా పుమాన్వా యచాన్యతు సర్వం నగర రాష్ట్రజం. దానికి కొంచెము దూరంలో అంటే కొంచెము దూరం అక్కడ చూశారు ఆ ఋష్యశృంగుడు పనులు చేసుకుంటూ ఉన్నాడు. విభాండకుడు ఉంటే వెళ్ళలేము అని చెప్పి చూశారు, ఆయన ఎక్కడా కనిపించలేదు. కనుక తతః కదాచిత్ తం దేశమాజగామ ఎదురుచ్ఛయా. సరే, వీళ్ళు ఉన్న చోటకి ఆయనే వచ్చాడు, దగ్గరలో ఉన్నారు గనుక. విభాండకస్తత్ర తాశ్చ అపశ్చిత్ వరాంగనాః తాశ్చిత్ర వేషాః ప్రమదా గాయంచ్యో మధురస్వరాః. చూస్తే ఎలా ఉన్నారంటే చిత్రవేషాలు, ముడులు ఉన్నాయి. ఓహో, ఈ ఒక రకం అంటే శిఖల అనుకున్నాడు. అలాగే పాటలు పాడుతున్నారు మధుర స్వరాలతో. వాళ్ళని చూసి దగ్గరకు వచ్చాడు. ఋషిపుత్రముపాగమ్య సర్వ వచనమబ్రువన్. వాళ్ళందరూ కూడా వచ్చి అంటూ ఉన్నారు, కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్చామహే వయం. హే బ్రహ్మన్, నువ్వు ఎవరు స్వయ్యా, ఎవరయ్యా, ఏ ఆశ్రమంలో ఉంటావు? ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంశనః అదృష్టరూపాస్తాస్తేన కామ్యరూప వనే స్త్రియ హార్దాస్తస్య మతిర్జాత హ్యాఖ్యాతుం పితరం స్వకం. అంటే వారు ఏదో ఆ దృశ్య రూపంలో ఉన్నారు అనుకున్నాడు. అనుకుని వారితో, కామరూపులేమో ఇక్కడికి ఇలా తిరుగుతూ ఉన్నారేమో అనుకున్నాడు. తన తండ్రిని గురించి చెప్తూ ఉన్నాడు, పితా విభండకు అస్మాకం తస్యాహంసుత ఔరసః. విభాండకుడు మా తండ్రి, ఆయన కుమారుడిని నేను నృశ్యశృంగ ఇతి ఖ్యాతం నామ కర్మచమే భువి. ఇహ ఆశ్రమపదో అస్మాకం సమీపే శుభదర్శనోహ. ఋష్యశృంగుడు అంటారు నన్ను, మా ఆశ్రమం ఇదిగో దగ్గరలోనే ఉంది, కరిష్యు ఓ అత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకం. మా ఆశ్రమానికి దయచేయండి, మీకు పూజలు చేస్తాను నేను అన్నాడు ఆయన. ఋషిపుత్ర వచ శ్రుత్వా సర్వాసమ్మతిరాసవై తదాశ్రమపదం ద్రష్టుం జగ్ముస్ సర్వాశ్చతేనతాహ. అంటే అలాగే అని చెప్పారు, వచ్చారు. ఆగతానాం తతః పూజాం ఋషిపుత్రశ్చకారః ఇదమర్ఘ్యమిదం పాద్యం ఇదం మూలం ఫలంచనః. స్వాగతాలు పలికాడు తన ఆశ్రమం లోపలికి. స్వాగతం పలికి, ఇదిగో ఇదం, ఇదిగో అర్ఘ్యము, ఇదిగో పాద్యము, ఇదిగో మూలములు, కందమూలాలు, ఫలములు, ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ ప్రతిగృహ్యచతాం పూజాం సర్వా ఏవ సముత్సుకాః ఋషేర్భీతాశ్చ శీఘ్రం తా గమనాయ మతిం దదుః. ఆ పూజలన్నీ స్వీకరించి ఎక్కడ వచ్చి పడిపోతాడు ఈ విభాండకుడని భయం భయంతోనే, అస్మాకం ముఖ్యాని ఫలాని ఇమాని వైద్విజ గృహాణ ప్రతిభద్రంతే భక్షయ స్వచమాచరం. ఇగో మా పుల్లు కూడా తీసుకో, మాకు సమయం అయిపోతుంది, మేము త్వరగా వెళ్ళాలి, మా యొక్క కార్యక్రమాలు ఉన్నాయి ఆశ్రమంలో చేసుకునేటటువంటివి అని, మా పళ్ళు కూడా తీసుకోమని కొన్ని మోదకాన్ లడ్డూలు ఇచ్చారు. తతస్తాస్తం సమాలింగ్య సర్వహర్ష సమన్వితాహ. వాళ్ళు కౌగిలించుకున్నారు. మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ బహూన్ తాని చాస్వాద్య తేజస్వీ ఫలానీతి స్మమన్యతే. ఈ ఒక రకం పళ్ళేమో అనుకున్నాడు. వారు ఇట్లాంటి పనులు తింటారా అంటే, అవును మా ఆశ్రమంలో ఇలాంటివి చెట్లకు కాస్తూ ఉంటాయి, అలాగా మా ఆశ్రమంలో లేవే మరి, చాలా బాగున్నాయని అనాస్వాదిత పూర్వానివని నిత్య నివాసినాం ఆపృచ్ఛత తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ గచ్చంతి స్మ అపదేశాత్తాహ భీతాస్తస్య విధి స్త్రియ గతాసుతాసు సర్వాసు కాశ్యపశ్య ఆత్మజోద్విజ అస్వస్థ హృదయశ్చాసీ దుఃఖం స్మ పరివర్తతే తదో అపరే జ్యుస్తం దేశం ఆజగామ సవీర్యవాన్. అదే స్మరణతో ఉండిపోయాడు వాళ్ళ వేషాలు, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పళ్ళు మోదకము లడ్లు, అలాగే వాళ్ళు కౌగిలించుకుంటే ఆ స్పర్శ, అదేంటో ఇతనికి ఒక వింతగా ఉన్నది. తా దృష్ట్వా వారముఖ్యాస్వలంకృతాః. మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. దృష్ట్వైవతాస్తదా విప్రమాయాంతం హృష్టమానసాః ఉపసృజ్య తతస్సర్వాస్తాస్తమూచరిదం వచః. ఏ హి ఆశ్రమపదం సౌమ్య హి అస్మాకమితి చాబ్రువన్ తత్రాప్యేష విధి శ్రీమాన్ విశేషేణ భవిష్యతి. మళ్ళీ రావటం చూశారు వాళ్ళందరూ, చాలా ఆనందపడ్డారు. శ్రుత్వాతు వచనం తాసాం సర్వాసాం హృదయంగమం గమనాయ మతించక్రే తంచ నిన్యుస్తాస్త్రియ. మాకింకా వేరే చాలా దూరంలో వేరే ఉన్నాయి ఆశ్రమాలు, అక్కడ ఇంకా చాలా పనులు ఉన్నాయి మాకు, వ్రతాలు యజ్ఞాలు చాలా చేయాలయ్యా, వస్తావా తీసుకుపోతామన్నారంట. ఓ పదండి అని బయలుదేరాడు. తత్ర చాని యమాని తువ్రే విప్రే తస్మిన్ మహాత్మని. ఆయన తీసుకుని అలా నగరంలో ఆ పొలిమేరలో అడుగుపెట్టారు. వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయం స్తదా. ఆ మహాపురుషుడు అడుగు పెట్టగానే ఎక్కడి నుంచి వచ్చేసినాయో మేఘాలు, ఆకాశం నిండిపోయి నల్లని మేఘాలు వర్షం పడింది. వర్షేణైవ ఆగతం విప్రం విషయం స్వం నరాధిప ప్రత్యుద్గమ్య మునిం ప్రహ్వ శిరసా చ మహీంగత. పరమానందంతో వచ్చేసారంతా ఎదురొచ్చారు. ఎదురొచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు, వంగి వంగి నమస్కారం చేశాడు రాజు. అర్ఘ్యంచ ప్రదదౌతస్మై న్యాయతస్సు సమాహితః అవ్రే ప్రసాదం విప్రేంద్రాన్మా విప్రం మన్యురావిసేతు అంతఃపురం ప్రవిశ్య అస్మై కన్యాం దత్వా యథావిధి శాంతాం శాంతేన మరస మనసా రాజహర్షమవాపసః. ఏవం న స న్యవసస్తత్ర సర్వకామైస్సు పూజితః ఋష్యశృంగో మహాతేజ శాంతయా సహ భార్యయా. కన్యా శాంత ఆమెనుంచి వివాహం చేశారు, యథావిధిగా వివాహం చేసుకున్నాడు. ఆయన సంతోషించాడు, ఆ చేసినటువంటి వివాహానికి ఆనందపడ్డాడు ఋష్యశృంగుడు కూడా. ఇది శ్రీమద్ రామాయణే బాలకాండే దశమ సర్గ. భూయేవ హి రాజేంద్ర శృణుమే వచనం హితం యథా సదేవ ప్రవర కథయామేవం అబ్రవీతు. ఇక తర్వాత ఏం జరుగుతున్నదో వినండి. ఇక్ష్వాకూణాంకులే జాతో భవిష్యతి సుధార్మికః నామనా దశరథో నామ శ్రీమాన్ సత్య ప్రతిశ్రవః అంగరాజేన సఖ్యంచ తస్య రాజ్యో భవిష్యతి కన్యా చాస్య మహాభాగ శాంతానామ భవిష్యతి. పుత్రస్తు సోంగరాజస్య రోమపాద ఇతి శ్రుతః తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః అనపత్యోస్మి ధర్మాత్మన్ శాంతా భర్త మమ క్రతుం ఆహరే తత్వయా జ్ఞప్తః సంతానార్థం కులస్య చ శ్రుత్వా రాజ్ఞోధ తద్వాక్యం మనసా స విచిత్య ప్రదాశ్యతే పుత్రవంతం శాంతా భర్తారం ఆత్మవాన్ ప్రతిగృహ్య శతం విప్రం స రాజా విగతజ్వరః ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేన అంతరాత్మనా. అలా ఆ తర్వాత తీసుకొచ్చి యజ్ఞం చేస్తాడు అని చెప్పారు. అందుకని ఆయన కూడా బయలుదేరి వెళ్ళాడు దశరథ చక్రవర్తి. అక్కడ ఉన్నారు కొన్ని రోజులు. ప్రతిగృహ్యచతం విప్రం స రాజా విగతజ్వర ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేన అంతరాత్మన తంచ రాజా దశరథో యశస్కామః కృతాంజలిః ఋష్యశృంగం ద్విజశ్రేష్ఠం వరయిష్యతి ధర్మవితు యజ్ఞార్థం ప్రసవార్థంచ స్వర్గార్థంచ నరేశ్వరః లభతే చ సతం కామం ద్విజముఖ్యాద్విషాంపతిః పుత్రాశ్చాస్య భవిష్యంతి చత్వారో అమితవిక్రమాః వంశప్రతిష్టానకరా సర్వలోకేషు విశ్రుతాః ఏవం సదేవ ప్రవరః పూర్వం కథితవాన్ కథాం సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభు. ఇంకా ఆయనే చెప్తున్నాడు, సనత్కుమార్ మహర్షే ఇలా జరుగుతుంది అని చెప్పాడు ఆయనే. సత్వం పురుష శార్దోల తమానయ సుసత్కృతం. ఇక ఇప్పుడు దశరథుడితో సుమంత్రుడు చెప్తూ ఉన్నాడు, కనుక ఆయన్ని తీసుకురావయ్యా. స్వయమేవ మహారాజ గత్వా సబలవాహన అనుమాన్య వశిష్టంచ సోతవాక్యం నిశమ్యచ వశిష్టేన అభ్యనుజ్ఞాతో రాజా సంపూర్ణమానసః. అంటే స్వయంగా వెళ్ళి నీవే ఆయన్ని తీసుకురావాలి, ఆహ్వానిస్తే బాగుంటుంది అని అంటే వశిష్ఠుని కూడా చెబితే ఆయన కూడా అలాగే మంచిది అన్నాడు ఆయన. సంతఃపుర సహామాచ్య ప్రయౌ యత్ర సద్విజ. అంతఃపుర స్త్రీలు భార్యలు కూడా బయలుదేరారు. ఎందుకనంటే శాంత ఇక్కడ ఆడపడుచే. ఆ సంగతి వాల్మీకి అయితే చెప్పలేదు, తర్వాత తెలుస్తూ ఉంటుంది. ఆసాధ్యతం ద్విజస్వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనైశనైః అభిచక్రామతం దేశం యత్ర వై మునిపుంగవః ఆసాధ్యత్తం ద్విజశ్రేష్ఠం రోమపాద సమీపగం ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివానలం తతో రాజా యథాన్యాయం పూజాంచక్రే విశేషతః సఖిత్వాత్ తస్య వై రాజ్ఞః ప్రహృష్టేన అంతరాత్మనా. వెళ్తే ఆయన కూడా ఎదురొచ్చాడు రోమపాదుడు, స్వాగతం పలికాడు, తీసుకుని వెళ్ళాడు. వారిని గౌరవంతో ఆతిథ్యం ఇస్తూ ఉంటే ఉన్నారు కొన్ని రోజులు. మరి వెంటనే విషయాన్ని చెప్పటం కాదు, ఆ రోజుల్లోనంటే మరి ఇప్పటిలాగా ఏదో వచ్చింది ఏదో టకటగా చెప్పేయటమును ఇస్తే తీసుకెళ్తాం లేకపోతే పోతాం అన్నట్టుగా కాకుండా అలా ఉండేవాళ్ళు పూర్వం. అలా అసలు బంధువులు ఇళ్ళకెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు త్వరగా. మనకి తెలిసి కూడా ముత్తాతలు ఇంకా తాతలు ఇంకా అంతకుముందు వాళ్ళందరూ కూడా పొలాల్లో నాట్లు వేసిన తర్వాత పిల్లలకు చెప్పి వెళ్ళేవాళ్ళట ఏ విత్తనాలు చల్లాలో, అంటే కోతలు కూడా అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు బంధువులు ఇళ్ళ దగ్గర నుంచి. ఇలా ఒక సంవత్సరం వీళ్ళు వెళ్ళటం, ఇంకో సంవత్సరం వాళ్ళు రావటం, ఇలా ఉండేది. కనుక ఉన్నారక్కడ కొన్ని రోజులు. రోమపాదేన చాఖ్యాతం ఋషిపుత్రాయ ధీమతే సఖ్యం సంబంధకంచైవ తదాతం ప్రత్యపూజయతు. ఆ రోమపాదుడు అలా వెంటబెట్టుకుని వచ్చాడు. ఈ ఋష్యశృంగుడు ఆయన్ని కూడా పూజించాడు దశరథుడు. ఇక్కడ సంబంధకం అంటూ ఉన్నారు కనుక శాంతాయ జనక పితృత్వ రూపం సంబంధం ప్రత్యపూజయతు ఋష్యశృంగ ఇది శేష. అంటే వ్యాఖ్యానంలో మాత్రమే చెబుతూ ఉన్నారు. జనక పితృత్వం అంటే కన్న తండ్రి దశరథ చక్రవర్తి అని చెబుతున్నాడు ఈయన. సరే, అదే విషయాన్ని మరొక ఇంకొక వ్యాఖ్యానం రామాయణ శిరోమణి అనే మరొక వ్యాఖ్యానము నెట్లో కనపడితే దాన్ని కొట్టాను. దాన్ని బాలకాండ వరకు ఫోటోస్టాట్ కూడా తీయించి మరి ఇట్లా చెప్పాలి అంటే దాంట్లో కుదరదు కనుక దాన్ని బైండ్ కూడా చేయించుకొచ్చాం. విశేష విషయాలన్నీ ఇంకా ఇంకా ఉంటే అది ఆ టేకలో ఉన్నది. అది ఆయన చెప్పాడు, అనేనం ఏనం పచ్చాయ దత్తేయం వరవర్ణిని యాచ్నతే పుత్రతుల్యేష శాంత ప్రియతరాత్యజ సేయం తే శ్వశురో బ్రహ్మన్ యథైవాహం తథా నృప ఇది పౌరాణికి గాథ. ఒక పురాణంలో ఎక్కడో ఉన్నటువంటి పూర్వగాథ అంటాడు ఆయన. మరి ఏ పురాణంలో ఉన్నదో దాని ఆకరం అంటే అది ఫలానా అని చెప్పలేదు. మొత్తానికి ఎక్కడో వెనకొచ్చినటువంటిది ఇది. ముందుంటానికి అవకాశం లేదు కదా, శ్లోకాలు శ్లోకాలతోనే ఉన్నది ఇది. అంటే నీకు శ్వశురుడు అంటే మామ, పిల్లనిచ్చిన మామ శ్వశురుడు అంటారు. పిల్లనిచ్చిన మామని ఇతడు నీకు మామ అని చెబుతున్నాడు, శ్వశురుడని చెబుతున్నాడు ఆయన రోమపాదుడు. రోమ ఋష్యశృంగునితో చెబుతున్నాడు అనేది ఈ పురాణ గాథ. కనుక ఇలా తెలుస్తూ ఉన్నది శాంత కుమార్తె అంటే అప్పుడు ఆడపిల్లల్ని అంత పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ పెంపకానికి ఇచ్చేస్తే అసలు మర్చిపోయేవాళ్ళు కూడా. అలాగే వసుదేవుడు సోదరిని కుంతి, ఆమెను కుంతి భోజుడనే రాజుకి ఇచ్చారు. తర్వాత ఆ తర్వాత ఎప్పుడు పెద్దగా వీళ్ళు ఎవరు వెళ్ళలేదు. శ్రీకృష్ణస్వామి ఎక్కి పెద్దవాడైన తర్వాత అప్పుడు మళ్ళీ బాంధవ్యాన్ని నిరిపాడు ఆయన. అలాగే మనకి సీతమ్మ కూడా పెళ్ళైన తర్వాత అసలు పుట్టింటికి వెళ్ళినట్టే కనపడదు ఎప్పుడు కూడా. మరి ఏమిటో ఆ కాలపు పరిపాటి అది. అలా కొన్ని రోజులు ఉన్నారు అంటున్నారు. సప్త అష్టైతి లోకవచన పరిపాటి సంఖ్యా నియమం అపేక్షాకృత. ఏదో ఒక వారం రోజులు వచ్చిన వెంటనే వెళ్ళకూడదట, అది లోక పరిపాటి అంటూ ఉన్నారు. సప్తాష్ట దివసాన్ ఏవం సుసత్కృతస్థేన సహి సహ ఉషిత్వా నరర్షభ సప్తాష్ట దివసాన్ రాజా రాజానమిదమబ్రవీతు శాంతా తవ సుతా రాజన్ సహవర్త్ర విశాంపతే మదీయం నగరం యాతు కార్యం హి మహదుజ్జతం. అప్పుడు అడుగుతున్నాడంట, మీ కుమార్తెను నా కుమార్తె లాగా చూసుకుంటాను కదా పంపించు. తథేతి రాజా సంసృత్య కమనం గమనం తస్య ధీమత ఉవాచ వచనం విప్రంగచ్చత్వం సహభార్యయ ఋషిపుత్ర ప్రతిశ్రుత్య తథేచ్చాహ నృపం తదా సనృపేణాభ్యనుజ్ఞాత ప్రయయౌ సహభార్యయ తావ అన్యోన్యాంజలిం కృత్వా స్నేహాత్ సంశ్లిష్య చోరస ననందతు దశరథో రోమపాదశ్చ వీర్యవాన్ తత సుహృదమాపృచ్ఛ ప్రస్థితో రఘునందన పౌరేభ్య ప్రేషయామాస దూతాన్ వై శీఘ్రగామినః క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలంకృతం ధూపితం సిక్త సంహృష్టం పతాకాభిరలంకృతం తత ప్రహృష్టాః పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతం తథా ప్రచక్రుస్తత్సర్వం రాజ్ఞాయత్ ప్రేషితం తదా తత స్వలంకృతం రాజా నగరం పవివేశః శంఖదుందుభి నిర్ఘోషైః పురస్కృత్య ద్విజర్షభ తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరాద్విజం ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేణ ఇంద్రకర్మణ అంతఃపురం ప్రవేశ్య ఏనం పూజాం కృత్వా చ శాస్త్రతః కృతకృత్యం తదాత్మానం మేనే తస్య ఉపవాహనాత్ అంతఃపుర స్త్రియ సర్వాశాంతాం దృష్ట్వా తథాగతాం సహభర్త్రా విశాలాక్షీం ప్రీత్యానందముపాగమన్ పూజ్యమానా చ తాభిస్స రాజ్ఞా చైవ విశేషత ఉవాస తత్ర సుఖిత కంచిత్కాలం సహ ఋత్విజాః ఇది శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకాదశ సర్గ. 11వ సర్గ. అలా వారం రోజులు ఉండి అడిగితే సరే ఋష్యశృంగునికి చెప్తే వెళ్తామన్నారు, బయలుదేరారు. వారిని దూతల్ని ముందు పంపించాడు, నగరాన్ని అలంకరించండి, స్వాగతం పలుకుదాం, కళ్ళాపులు జల్లమనండి, రోడ్లన్నీ దారులు మరి మట్టి రోడ్లే కదా అప్పుడు, మామిడి తోరణాలు కట్టమనండి అంటూ ఆ పనులన్నీ పురమాయించి వీరు వెనక బళ్ళల్లో వస్తూ ఉన్నారు. వాళ్ళేమో ముందు వెళ్ళిపోయారు, వేగంగా అశ్వాల మీద అలంకరించారు పురము. అలా వాద్యములతో కూడా స్వాగతం పలికారు, అందరూ ఆనందంగా ఉన్నారు. తీసుకుని వెళ్ళారు అంతఃపురానికి. శాంతాం దృష్ట్వా, అప్పుడు మరల వచ్చినటువంటి ఆ శాంత మేము చూసి చాలా ఆనందపడ్డారు అందరూ కూడా. కన్యాత్వదశాయామపి కదాచిత్ ఆగమనం యజ్యతే, అంటే వీళ్ళు పూర్వము కన్యగా ఉన్నప్పుడు చూశారు, మరి ఇప్పుడు అంటే మధ్యలో ఎప్పుడు వచ్చిందేమో, మరి ఇప్పుడు మరి వివాహమై వచ్చింది భర్తతో సహా, అందుకని సంతోషించారు వాళ్ళంతా, అలా ఉన్నారు వీరందరూ కూడా అని చెబుతూ ఉన్నారు. ఇంకా మిగిలినటువంటిది తర్వాత చూసుకుందాం. జై శ్రీ